అటు నువ్వే ఇటు నువ్వే, మనసిటి చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపవులే. పరిచయం అంతా గతమేనా, గుర్తుకు రానా క్షణమైనా, ఎదురుగా ఉన్నా నిజమే కానీ కలవైనవులే. రంగు రూపమంటూ లేని లేనిది ప్రేమ, చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తుంది. దూరం దగ్గరంటూ తేడా చూడది ప్రేమ, నీలా చెంత చేరి నన్ను మాట్లాడిస్తుంది. తను పాపలోతులో దిగిపోయి ఇంతలా, ఒకరెప్ప పాటు కాలమైన మరపేరావుగా, ఇదమారు మూలలో ఒదిగున్న ప్రాణమై, నువ్వు లేని నేను లేను లేను అనిపించావుగా. ఇటు నువ్వే, మనసుకు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. ప్రతి చోట నువ్వే అటు.